అసలికి దరికి చేరదని చినుకులు గిరి వలపు రగిలి కోరదని జాణమేన బాణమేన జల్లు మన్నది మగాలి సోకి నన్ను అల్లుకున్నది జాణమేన బాణమేన జల్లు మన్నది తేమగాలి సోకి నన్ను అల్లుకున్నది కౌగిలింతలోనే కలికి చిలక పలికి దరికి చేరగనే చినుకులు గిరి బలపు రగిలి కోరగనే ఎదమంతల్లో తలి గుళ్ళో చేరాము మెరుపల్లే ఉరుమల్లే కలిశాము తొలి వయసుల్లో వడగళ్ళే ఏరాము క్షణం క్షణం నిరీక్షణం సుఖ సుఖం నన్న పలికి చిలక పలికి తరికి చేరదని వయసు తడుపు బలపు రగిలి పోరదని ఎరుపు తీగలాంటి నేను మెలిక పట్టది ఉరుముతున్న నిన్ను చూసి బులికి పట్టది ఎరుపు తీగలాంటి నేను మెలిక పట్టది ఉరుముతున్న నిన్ను చూసి బులికి పట్టది కౌగిలింతలోనే కలికి చిలక చలికి తరికి చేరదని వయసు తడుపు బలపు రగిలి పోరదని వయసొచ్చే తండ్రి తండ్రిళ్ళల్లో వయ్యారి అందాలు వరదల్లు తొగేటి కౌగిళ్ళల్లో సాయంత్రం వచ్చింది ఆకాశం వచ్చింది ప్రియం ప్రియో ప్రియం ప్రియో జతి స్వరం పరస్పరం స్వయం వరం కౌగిలింతలోనే కలికి చిలక తలికి దరికి చేరగనే వయసు తరిచి వలపు రగులు కోరగనే